పిడికిలకు బదులు నిప్పులు రాని, పిడికిలి బదలకు పిడుగులు పడని, ధూపర ధైర్యాన్ని నరాలు తెగిపడి నెత్తురు రాని, నరమేధాలే జరిగిన గాని, స్నేహం కోసం ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని. సంపో శివ సంపో శివ శివ సంపో సంపో శివ సంపో శివ శివ సంపో. నువ్వెవరు నేనెవరంటూ తేడాలే లేకపోతే, లోకంలో శోకం లేదు, మనుషుల్లో లోపం లేదు, చీకటిలో విడిపోతుంది నీ నీడే నిన్నొంటరిగా, డబ్బుల్లో బాధల్లోనూ విడిపోనిది స్నేహమేగా. ప్రపంచమే తలకిందైనా ప్రేమ వెంట స్నేహం ఉంటే పిడికిలి వదలకు పిడుగులు పడని, ధూపర ధైర్యాన్ని నరాలు తెగిపడి నెత్తురు రాని, నరమేధాలే జరిగిన గాని, స్నేహం కోసం ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని. సంపో శివ సంపో శివ శివ సంపో సంపో శివ సంపో శివ శివ సంపో. కలిసే ప్రేమ కలకాలం నిలబడుతుందా, నదిలోన బుగ్గే పెడితే క్షణమైనా నిలిచుంటుందా, ప్రేమన్నది దైవం లేరా, స్నేహం తన బీజమేనురా, నీ ఆశలు తీరడానికి ఆ ముసుగులు వేసుకోకురా, స్నేహానికి జన్మ హక్కురా, నీ తప్పు ఒప్పును దిద్దే చంద్రం రౌద్రం అవుతుందేంటి, మంచి అగ్నిగా మరిగిందేంటి, ప్రేమకు గ్రహణం పడుతుందేంటి, బదులే రాదేంటి, దిక్కులు దిశలే మారాయేంటి, పడమట సూర్యుడు పొడిచాడేంటి, గుండెల్లో ఈ గుణపాలేంటి, అసలు కథ ఏంటి. సంపో శివ సంపో శివ శివ సంపో.